மனசு மனசை பிரதுக்குன பிரதுக்கை மனசு மனசை பிரதுக்குன பிரதுக்கை தோடு தருண்டின அதே பாக்யமும் அதே ஸ்வர்கமும் மனசு மனசை பிரதுக்குன பிரதுக்கை தோடு கருண்டின அதே பாக்யமும் அதே ஸ்வர்கமும் ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములు తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. అరే ఎప్పుడు వచ్చారు? నీకు తపోభంగం కలిగించావా? లేదు, నా తపస్సుకు మెచ్చి ఆది దంపతులు ప్రత్యక్షం అయ్యారు. మరి ఆపేశావే, పాడు. ఆది దంపతులే అడుగుతుంటే కదనగలనా? మాధవీదేవి గారు, మీకు అభ్యంతరం లేకపోతే కాదనకండి. ప్రతిమాలించుకోవాలా? నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నిల్చుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నిల్చుటకు నేను నానని నిండుగ పలికే తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. చెలిమియ కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిలయై పోగా నీ వ్యథ తెలిసి నీడగ నిలిచే తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము.